ಓಂ ಶ್ರೀಯುರ್ಭ್ಯೋ ನಮಃ. ನವಗ್ರಹ ಸಾಮಾನಿ ಓಂ ಗಣನಾಂತ್ವಾ ಗಣಪತಿ ಕಿಂ ಭವ ಕವಿಂ ಕವೀನಾಮುಪಮಶ್ರವಸ್ತಮಂ ಯೇಷ ಪರಾಜಂ ಬ್ರಹ್ಮ ಬ್ರಹ್ಮಣಸ್ಪತ ಆನ ಶೃಣ್ವನ್ನೋದಿ ಸೀದಸಾದನಂ ಶ್ರೀಮಹಾಗಣಪತಯೇ ನಮಃ. ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ಭಿಷಜೇ ಭವರೋಗಿಣಾಂ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ಶ್ರೀದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ. ಶ್ರೀಗುರುಚರಣಾರವಿಂದಭ್ಯಾಂ ನಮಃ. ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ವ್ಯಾಸರೂಪಾಯ ವಿಷ್ಣವೇ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮನಿಧಯೇ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ. ಅಖಿಲ ನಿಬರಾಧ ಮೇ ಕ್ಷಮಸ್ವ ಕರುಣಾಂಬುದೇ ಪ್ರಸೀದ ಮದ್ಗುರೋ ನಾಥ ಜನಗಾಯ ನಮೋ ನಮಃ. ಪಿತ್ರೇ ನಮಃ. ಆಸ್ತಾಂತಾವದೀಯಂ ಪ್ರಸೂತಿ ಸಮಯ ದುರ್ವಾರಶೂಲವ್ಯಥ ನೈರುಚ್ಯಂದನಿಷೋಷಣ ಮಲಮಯಿ ಶಯ್ಯಾ ಚ ಸಾಂವತ್ಸರಿ ಏಕಸ್ಯಾಪಿ ನ ಗರ್ಭಭಾರಭರಣ ಕ್ಲೇಶಸ್ಯ ಸ್ಯಾಃ ಕ್ಷಮೋದಾತ್ ನಿಷ್ಕೃತಿ ಮುನ್ನತೋಪಿ ತನಯ ತಸ್ಯೈ ಜನನ್ಯೈ ನಮಃ. ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. ಉದಿತ್ಯಂ ಜಾತವೇದಸಂ ದೇವಂ ಹಂದಿಕೇತವಃ ತ್ರಿಷೇ ವಿಶ್ವಾಯ ಸೂರ್ಯಂ ಆದಿತ್ಯಾಯ ನಮಃ. ಊದುತ್ಯಾಂ ಓ ಹಾಯಿ ತಾವೇ ಆಸಾಂ ದೇವಂ ತೀ ಕೇತಾವ ದಾರಿಷೇ ಹಾಯಿ ವಾಯಿಶ್ವ ಆಯಾಸೋ ಆದಿತ್ಯಾಯ ನಮಃ. ಆಪ್ಯಾಯ ಸಮೇತು ವಿಶ್ವದಸ್ತೋಮ ಪೃಷ್ಣೀಯಂ ಭವಾವಾಜಸ್ಯ ಸಂಗತೇ ಸೋಮಾಯ ನಮಃ. ಆಪ್ಯಾಯಸ್ವ ಸಮೇತು ವಾಯಿಶ್ವದಸ್ತೋಮ ವೃಷ್ಮ ಆಂ ಭವಾವಾಜಸ್ಯೇ ಸಾ ಬ್ರಹ್ಮಯಜ್ಞಾನಂ ಪ್ರಥಮಂ ಪುರಸ್ತಾದಿ ವಿಸೀಮದ ಸುರುಜೋ ವೇನಾವ ಸಮುದ್ರಿಯಾ ಉಮಾ ಅಸ್ಯ ವಿಷ್ಟಾ ಸದಶ್ಚ ಯೋನಿಮ ಸದಶ್ಚ ವಿವ ಉದಾಯ ನಮಃ. ಬ್ರಹ್ಮ ಬ್ರಹ್ಮ ಯಜ್ಞಾನಂ ಪ್ರಥಮಂ ಆಸ್ತಾದಿ ವಿಸಾಯಿ ವಾಯಿಸಿ ಮತಸ್ಸುರುಜೋ ವೇ ನಾ ಸಭೋ ಸಾಭೋ ನಿಯಾ ಉಪಮಾ ಅಸ್ಯ ವಾಯಿಷ್ಟ ಸತಃ ಸಾ ಆತ ಚಯೋ ನಿಮಸತಶ್ಚ ವಾಯಿ ವಾ ಉದಾಯ ನಮಃ. ಅಸ್ಯ ಪ್ರತ್ನಾಮನಿದ್ಯುತಂ ಶುಕ್ರಂ ದದು ಅಕ್ರಯ ಪಯಸ್ಸಹಸ್ರಸಾಮೃಷಿಂ ಭಗವದೇ ಶುಕ್ರಾಯ ನಮಃ. ಅಸ್ಯ ಪ್ರತ್ನಾಮನಿದ್ಯುತೋ ಶುಕ್ರಂ ದದು ಅಕ್ರಾಯ ಆಹ ಪಯಸ್ಸಹಸ್ರೇ ಸಾ ಆರುಷೋ ಆ ಭಗವ ಸರ್ವದೇ ಶುಕ್ರಾಯ ನಮಃ ಬೃಹಸ್ಪತೇ ಪರಿಧೇನಾರಕ್ಷೋಹ ಮಿತ್ರಾನ್ ಅಪವಾದಮಾನ ಪ್ರಪಂಚನ್ ಸೇನಾ ಪ್ರಮುನೋಯುತ ಅಸ್ಮಾಕಮೇ ದೇವಿತಾರತಾನಾಂ ಬೃಹಸ್ಪತಯೇ ನಮಃ ಬೃಹಸ್ಪತೇ ಪರಿಧೇನೋ ಓಂ ಚಾಕ್ಷೋಹ ಮಿತ್ರಾನ್ ಅಪವಾದಮಾನ ಪ್ರಪಂಚನ್ ಸೇನಾ ಪ್ರಮುನೋಯುತಾಜಾಯ ಆನ್ ಅಸ್ಮಾಕಮೇ ದೇವಿತಾರೇ ಬೃಹಸ್ಪತೇ ನಮಃ ಅಗ್ನಿರ್ಮೂರ್ಧಾಧಿಪ ಕಕುತಿ ಪತಿ ಪೃಥಿವ್ಯಾ ಅಯಂ ಅಪಾಂ ರೇತಾಂಸಿ ಜಿನ್ವತಿ ಅಂಗಾರಕಾಯ ನಮಃ ಅಗ್ನಿರ್ಮೂರ್ಧಾಧಿ ಕಕುತಿ ಪಾತಿ ಇಪ್ಪಾರ್ಥಿ ದಿಯಾ ಅಯಾಂ ಆಪ ಅಂಗ್ರಾಯಿತ ಸೀಜಿನ್ವಾ ಆತ ಆಯಿ ಓ ಈಡ ಅಂಗಾರಕಾಯ ನಮಃ ಷಣ್ಣೋ ದೇವೀರಭಿಷ್ಟೇ ಷಣ್ಣೋ ವೀತಯೇ ಶಯ್ಯೋರಭಿಸ್ರವಂಧುನಃ ಶನೈಶ್ವರಾಯ ನಮಃ ಕಾಶೀತಂ ಷಣ್ಣೋ ದೇವೀ ಆವಿಷ್ಟ ಆಯ ಆಯಿ ಷಣ್ಣೋ ಭವ ತೂಪೀತ ಆಯ ಆಯಿ ಶಂಯೋರವಿ ಶ್ರಾವ ತೋ ನ ಓ ಊಪ ಶನೈಶ್ವರಾಯ ನಮಃ ಕಯಾನಶ್ಚಿತ್ತ ಆಭುವದೂತಿ ಸದಾ ಮೃತ ಸಖ ಕಯಾ ಶಚಿಷ್ಟಯ ಮೃತ ರಾಘವೇ ಕಯಾನಶ್ಚಿ ಪ್ರಾಭು ಹೂವಾತಿ ಹೂತಾಯಿ ಸ ದಸಾಖ ಕಯಾ ಆಚೀ ಆಯ ಆರ್ತೋಂಗಾಯಿ ರಾಘವೇ ನಮಃ ಕೇತಂ ಗೃಹಣ್ಣ ಕೇತವೇ ಪೇಶೋ ಮರ್ಯ ಅಪೇಶಸೆ ಸಮುಷದ್ವಿರಜಾಯತಃ ಕೇತವೇ ನಮಃ ಕೇತಂ ಗೃಹಣ್ಣ ಕೇತವೋ ಪಾಯಿಶೋ ಮರ್ಯ ಅಪೇಶಾಸ ಆಯಿ ಸಮುಷದ್ಭಿರ ಆಂ ಆಥೋ ಆೇತವೇ ನಮಃ ಉದುತ್ತಮಂ ವರುಣಪಾಶ ಅಸ್ಮದವಾದಮಂ ವಿಮಧ್ಯಮ ಶ್ರದಾಯ ಅಥಾದಿತ್ಯವೃದೇ ವಯಂದವ ಅನಾಕಸ ಅದಿದೇ ವರುಣಾಯ ನಮಃ ಆಯುಶ್ಚಕ್ಷುರ್ಜ್ಯೋತಿ ಈಯ ಉದುತ್ತಮಂ ವರುಣಪಾ ಶಾಮಾ ಅಸ್ಮಾತ್ ಅವಾದಮಂ ವಿಮಧ್ಯಮಂ ಶ್ರಾಧ ಆಯ ಅಧಾರಿತ್ಯೋ ವರ್ತೇ ವಯಂದ ಆವ ಅನಾ ಆಗಸೋ ಅದಿದಯೇ ಸಿಯಾ ಆಮಾ ಹಾವು ಹಾವು ಆಯುಶ್ಚಕ್ಷುರ್ಜ್ಯೋತಿ ಹೌ ಓ ಓ ವಾ ಇ ವರುಣಾಯ ನಮಃ ఆదిత్యాది నవగ్రహ దేవత యో నమ సూర్యసామ బణ్మాహం ఆశీసూర్య పాడా ఆదిత్య మాహం ఆసా ఆయి మాహస్తే మహిమా పాని తా మన్హాదా ఇవా మాహో ఓ ఆసోంగాయి ఛాయాసువర్తిలదేవి సమే శ్రీసూర్నారాయణ స్వామి నమః ఓం నమో నారాయణాయ రథందరం ఆవిత్వా శూరను నూమో వా దుగ్ధాయివ దే ఈశా నమః జగదః సువా ఆర్ద్రిషాం ఆయీషా నామాయిత్రా తాస్థు సమేత శ్రీసూర్నారాయణ స్వామినే నమః ఓం నమో నారాయణాయ ఇతి ఊహోయిత్వా మిద్యవా ఆమహ ఆయే సాతౌ వాజా స్యాకార అవహ తువా పుత్రాయిషు వాయి ద్రాసాత్ పారిమ్నార త్వాంకాష్ఠా ఓహో వా సూ ఆర్వా తా ఉహువం హా వా చదువర్తిలదేవి సమేత శ్రీసూర్యనారాయణ స్వామినే నమః ఓం నమో నారాయణాయ ఉద్వయాం మే తమా సాస్పార ఆయి జ్యోతి పశ్యందా ఉత్తరా స్వపశ్యందా ఉత్తర దేవం దేవత్ర సూర్యా ఆయా ఔహో వా అగన్మజ్యో తీరుత్తమా ఛాయాసువర్తిలదేవి శ్రీసూర్యనారాయణ స్వామినే నమః ఓం నమో నారాయణాయ తత్సవితుర్వరేణ్యో భార్గో దేవస్య ధీమా ధియో న ప్రాచో ఓం ఆ దాయో ఆ ఛాయాసువర్తిలదేవి సమేత శ్రీసూర్యనారాయణ స్వామినే నమః ఓం నమో నారాయణాయ